శ్రీరామగీత అయోధ్యకాండ 4వ సర్గ. సూర్కోని రఘు శార్దుల మమాత్యంత హితేరతః జానామితే సర్వంతే సత్యం కింతు తత్సమయోనహి యదిదం దృశ్యతే సర్వం రాజ్యం దేహాదికంచయ యది సత్యం భవేత్ తత్ర ఆయాస సఫలశ్చతే భోగామేఘ వితానస్థ విద్యుల్లేఖ్యవ చంచల ఆయురప్యగ్ని సంతప్త లోహస్థ జలబిందువత్ యథా వ్యాళగళ స్థాపి భేకోదంశ్యానపేక్షతే తథా కాలాహీనాగ్రస్తో లోకో భోగోన శాశ్వతాన్ కరోతి దుహఖే నహి కర్మతంత్రం. శరీర భోగార్థ మహర్నిసన్నర దేహస్తుభన పురుషాత్ సమీక్ష్యతే కోవా త్ర భోగ పురుషేణ భుజ్యతే. పితృమాతృస్తభ్రాతృదార బంధ్వాది సంగమ ప్రపాయామివ జంతునాం నద్యాం కాష్టాఘవత చలః ఛాయపలక్ష్మీ స్రపలా ప్రతీత తారుణ్యమంబూర్మి వదద్రుపంచ స్వప్నోపమం స్త్రీ సుఖమాయ కల్పం తథా ప్యజంతోరభిమాన. 24. సంస్మృతి స్వప్న సదృశి సధారోగాది సంకులా గంధర్వ నగర ప్రఖ్యామూర్స్తామనువర్త తే ఆయుష్యం క్షీయతే యస్మాదాదిత్య స్వగతాగతే అహా 25. దృష్ట్వా న్యేషాం జరా మృత్యు కథంచిన్నైవ బుధ్యతే. 26. స ఏవ దిన సైవ రాత్రిరిత్యేవ మూఢధి అభోగానను పతిత్యేవ కాలవేగం న పశ్యతి. 27. ప్రతిక్షణం క్షరత్యేతదాయరామ ఘటాంబుపత్ సపత్న ఇవరోగోఘా శరీరం ప్రహరస్త్యహే. జరావ్యమీద పురతస్తర్ణేంత్యవ తిష్ఠతే మృత్యుస్స హైవ యాత్యేష సమయం సంప్రతీక్షతే దేహే ఓహం. భావమాపన్నోరాజాహంలో కవిశ్రుతః ఇత్యస్మిన్మనుతే జంతుః కృమివిడ్భస్మ సంజ్ఞతే. త్వగస్థిమాంస విన్ముత్రరేతో రక్తాది సంయుతః వికారీ పరిణామీ చ దేహ ఆత్మా కథం వద. 31. యమాస్థాయ భవాన్ లోకం దద్ధుమిచ్చితి లక్ష్మణ దేహాభిమానిన సర్వే దోషాః ప్రాదుర్భవంతి హి దేహేరిండు హమితి. యా బుద్ధిరవిద్యా సా ప్రకీర్తిత నాహందేహశ్చిధాత్మేతి బుద్ధిర్విద్యేతి భాణ్యతే అవిద్యా సంస్కృతేర్హే దుర్విద్యా తస్యానివర్తి కానా తస్మాధ్యత్న సదాకార్యో విద్యా విద్యాభ్యాసే ముముక్షుభి. 34. కామక్రోధాదియస్తత్ర శత్రువశత్రుసుదన తత్రాపి క్రోధ ఏవాలం మోక్ష విఘ్నాయ సర్వదా యేనా విష్ణః పుమాంతి పితృభ్రాతృ సుహృత్ సఖీ స్క్రోధములో మనస్తాపః క్రోధ సంసార బంధనం ధర్మక్షేకరః క్రోధస్తస్మాత్రోధం పరిత్యజ క్రోధ ఏష మహాన్ శత్రుస్త్రరుష్ణావేతరణి నదీ సంతోషానందనవనం శాంతిరేవ హి కామధుక్ తస్మాత్ శాంతిం భజస్వాద్య శత్రురేవం భవేన్నతే దేహేంద్రియ మనః. ప్రాణబుద్ధ్యాదిభ్యో విలక్షణ ఆత్మాశుద్ధ స్వయన జ్యోత్రవికారి నిరాకూత్యః యావత్ దేహీంద్రియ ప్రాణైర్భిన్నత్వం నాత్మనో విదుః తావత్ సంసార దుహఖా మై పీడ్యంతే మృత్యు సంయుతాః నలభే తస్మాత్వం సర్వదా భిన్నమాత్మానం హృది భావయ బుద్ధ్యాదిఖ్యో బహిస్సర్వమనువర్త స్వమాఖిదః భుంజన్ ప్రారబ్ధమఖిలం సుఖం వా దుహఖమేవ వా ప్రవాహ పతితః కార్యం కుర్వన్నపి నలిప్యతే బాహ్యే సర్వత్ర కర్తృత్వ మావహన్నపి రాఘవ అంతఃశుద్ధ స్వభావం త్వం లిప్యస్యన చ కర్మభ్యః ఏతన్మయోదితం కృత్స్నం హృది భావయ సర్వదా సంసారదుహఖైరఖిలే బోధ్యసే న కదాచన. 18 నుండి 44 వరకు తాత్పర్యము. 44. రాఘవ, నీవు సూర్యుడవు మరియు నాకు మిక్కిలి కావలసిన వాడవు. నీ పరాక్రమాదులను నేను బాగుగా నెరుగుదును, కాని దానికిప్పుడు సమయము కాదు. ఈ సమస్త రాజ్యమేది కనబడుచున్నదో ఈ దేహాదికములు గూడా సత్యమగునేని ఈ విషయమున నీ శ్రమ సఫలమగును. భోగములన్నీయు మేఘసమూహమందలి మెరుపుల. 39. పంక్తివలే క్షణికములు ఆయస్సు కూడా అగ్నితప్తమగు లోహమందున్న నీటిబొట్టువలే నస్వరము. పాము నోట చిక్కియు కప్ప తన చావు తెలియక ఈగలను కోరునట్లు మృత్యువు నోట జిక్కియు తమ అస్థిరత తెలియక భోగముల కోరుచున్నారు. మనుష్యుడు దేహమునకు భోగములు కలుగుటకే రేయింబవళ్ళు బహుశ్రమపడి ధనార్జనము చేయుచున్నాడు. దేహము ఆత్మకన్ను భిన్నముగా కనబడుచున్నది. షడ్భావ వికారములు లేని ఆత్మచే ఏ భోగము భుజింపబడును? తల్లియు తండ్రియు, కొడుకులును, భార్యలు, చుట్టములు మొదలగు వారి సంగమము. చలివేంద్రము నందలి జనులవలె, నది ఎందలి కటైలవలె చంచలము, లక్ష్మీ ఛాయవలె చంచలము. యౌవనము నీటి తరంగము వలె అశాశ్వతము. స్త్రీభోగము కలవంటిది, ఆయుస్సు కొంచెము, అయినను జనులు వృధాభిమానంతో యున్నారు. సంసారం స్వప్నము వలెను, గంధర్వ నగరము వలెను, మిథ్యా అయినది, సదా రోగాలతో బంధింపబడునది. దానిని మూఢుడు కోరును, సూర్యోదయాస్తమానములచే ఆయుస్సు క్షీణిస్తోందని తెలిసియు ఇతరునికి ముసలితనము చావు కలుగుట చూచియు ఎట్లయనను ఎరుగనే ఎరుగడు దివారాత్రములు గడిచిపోతున్నను. కాలవేగమును మూఢబుద్ధికలవాడు చూడడు, భోగముల ననుభవించుచునేయుండును. పచ్చికుండేందలి నీరువలే ఆయుస్సు ప్రతిక్షణము తగ్గుచున్నది. రోగములు శత్రువుల వలె బాధించుచున్నవి, అయినను మనుజునకు వైరాగ్యము కలుగదు. ముసలితనము ఈనిన పులివలె బెదిరించుచు ఎదురుగా ఉంది. మృత్యువు సమయం కోసం వానిని విడువక తిరుగుచున్నాడు. పురుగులుగా మలముగా బూడిదిగా ఇన్న దేహమే తాననే అభిమానంతో లోక ప్రసిద్ధుడైన రాజునని తలంచుచున్నాడు. చర్మము ఎముకలు మాంసము మలము రేతస్సు రక్తముతో కూడా వికార పరిణామములతో కూడిన దేహము ఆత్మ ఎట్లగును? ఏ దేహమును అభిమానించి లోకమును దహించదలచావో అది ఆత్మ ఎట్లగును? దేహాభిమానం గలవానికి రాగాది సమస్త దోషములు కలుగును కదా. దేహమే నేనను ఏ నలభే బుద్ధి కలదో అది అవిద్యేని చెప్పబడుచున్నది. నేను దేహము కానం చిత్స్వరూపుడైన ఆత్మగా యున్నాను అనుబుద్ధియే నిత్యేని చెప్పబడుచున్నది. అవిద్య సంసారమునకు హేతువు. విద్య దానిని తొలగి చును. అందుచే ముముక్షువులు విద్యనభ్యసించుట ఎందెల్లప్పుడూ యత్నము చేయవలెను. ఆ విద్యాభ్యాసమునకు కామక్రోధాదులు, శత్రువులు లక్ష్మణ. వాటిలో కూడా మోక్ష విఘ్నమునకు క్రోధమే చాలును. క్రోధావిష్ణుడైన మనుష్యుడు తండ్రులను, తోబుట్టువులను, మంచివారిని చంపును మనస్సంతాపమునకు క్రోధమే కారణము. క్రోధమే సంసారమునకు కారణము. క్రోధము ధర్మనాశము చేయును. అందువల్ల క్రోధమును వదలుము. క్రోధమే మహాశత్రువు. ఆశయే వెతునెనది, సంతోషమే నందనవనము, శాంతియే కామధేనువు. అందువల్ల శాంతిని పొందుము. ఇట్లయినచో నీకు శత్రువే ఉండడు. దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణబుద్ధ్యాదులకు ఆత్మ విలక్షణుడు, శుద్ధుడు, స్వయం జ్యోతి, అవికారి, నిరాకారి. ఎంతవరకు దేహేంద్రియ ప్రాణాదులకు ఆత్మ భిన్నుడగుట తెలుసుకొనరో అంతవరకు మనుజులు మృత్యువుతో కూడినవారే సంసారదుహక సమూహములచే పీడింపబడుదురు. అందువల్ల నీవు బుద్ధి మొదలగువాని కన్నను భిన్నునిగా ఆత్మను హృదయమున భావింపుము. బయటికి సమస్త కార్యములను అస్వర్తింపుము, దుహఖింపవద్దు. నీవు సుఖమునుగాని ప్రారబ్ధము నంతయుననుభవించి సంసార ప్రవాహమున బడిన వాడపై చేయనలసిన దానిని చేసినను దానిచే నంటబడవు. నీవు బాహ్యమున అంతటను కర్తృత్వమపలంభించినను లోపల శుద్ధ స్వరూపుడవగుచో కర్మలకేలిపుడవు కావు. నాచే చెప్పబడినదంతయు మనసిన భావన సేయుము. సంసార దుఃఖములన్నింటితోనూ నీవు బాధింపబడవు. తరువాత శ్రీరాముడు తన తల్లికి ఈ విధంగా హితోపదేశంచేశాడు. అమ్మా, నీవు కూడా నేను చెప్పింది హృదయంలో భావించు. దుహఖాలతో పీడిపప్పబడవు. కర్మమార్గంలో ఉండే వారుకట చోట ఉండలేరు. నది 41 ప్రవాహంలో పడిన పడవలు ఒక చోట ఉండవు. నీవు నన్ను సంతోషంగా పంపితే నేను వనవాసాన్ని సుఖంగా గడిపేస్తాను. ఆమె రాముని దీవించి పంపిది. లక్ష్మణుడు కూడా తాను అరణ్యమునకు వచ్చేదనని భక్తితో విన్నవించుకొనెను. సీతాదేవి కూడా తాను రాముని విడిచి ఒక్క క్షణమైనను యుండనని, తాను కూడా అరణ్యమునకు వచ్చేదనెను. వారు మువ్వురు అరణ్యవాసానికి బయలుదేరారు. అధ్యాపరులు రాముని వనవాస వృత్తాంతమును, కైకయొక్క దురాశను గూర్చి చెప్పుకొనుచూ దుహకించుచుండ అచటనున్న వామదేవ మహర్షి వారిని ఈ విధముగా ఓదార్చెను.